ఓం యోగవాసిష్ఠ హృదయము ఉపశమా ప్రకరణము. ఇంతవరకు జరిగిన వశిష్ఠ బోధ అంతా, యేతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అనే వేద వాక్యాన్ని ఆధారంగా చేసుకుని జరిగిందని, ఆ వరుసలోనే జగదుత్పత్తిని జగత్స్థితిని కూడా విశ్లేషించుకుంటూ వచ్చారని పూర్వమే చెప్పుకున్నా. ఆ వరుసలోనే ఉత్పత్తి స్థితి ప్రకరణాలు వచ్చాయి. ఉత్పత్తి ప్రకరణంలో జగత్తు యొక్క ఉత్పత్తి అంతా చూసేవాడి మనస్సు మీద ఆధారపడి ఉందని నిరూపించారు. స్థితి ప్రకరణంలో జగత్తు యొక్క స్థితి అంతా చూసేవాడి మనస్సు మీద మాత్రమే ఆధారపడి ఉందని నిరూపించారు. ఇక ఇప్పుడు ఏం చెప్పాలి? జగత్తు యొక్క నాశం కూడా చూసేవాడి మనస్సు మీదే ఆధారపడి ఉందని చెప్పాలి. జగత్తు యొక్క నాశం మనస్సు మీద ఎలా ఆధారపడి ఉండగలదు? మనస్సు అంటూ ఉంటే దానివల్ల ఏదో ఒక రకమైన జగత్తు యొక్క ఉత్పత్తి స్థితో జరిగే తీరుతుంది. అలాంటి జగత్తుకు మనస్సు వల్ల నాశం వచ్చే ప్రసక్తే లేదు. అందువల్ల మనస్సు లయించిపోతేనే జగత్తు లయించిపోతుందని, దానికి మరొక ఉపాయం లేదని పూర్వమే చాలాసార్లు చెప్పారు. మనోలయం కోసం గట్టి ప్రయత్నం చేసుకోమని కూడా శ్రీరాముడికి వశిష్ఠుడు అనేకసార్లు ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం కూడా జరిగిపోతే ఇక జగత్తు యొక్క నాశం గురించి చెప్పవలసినది ఏమీ మిగిలి ఉంటుంది? ఏమీ ఉండదు. అందుకే వశిష్ఠ మహర్షి జగన్నాశం గురించి మాట్లాడదలుచుకోలేదు. ఆయన మనస్సు యొక్క నాశం గురించి మాట్లాడదలుచుకున్నాడు. ఆ మాటకొస్తే ఆయనకు నాశం అనే మాటే నచ్చలేదు. మనస్సు యొక్క ఉపశమం అన్నాడు. ఉపశమం అంటే అణిగిపోవటం, పడకలోని నిప్పు వెలిగినంతసేపు వెలిగి చల్లారిపోవటం. మనస్సు అలా చల్లారిపోతే ఈ జగత్తు కాలిన పడకలాగా ఉండి కూడా లేనిదే అయిపోతుంది, అణగారిపోతుంది, ఉపశమించిపోతుంది. అయితే ఈ మనస్సు ఉపశమించేది ఎలా? దానికి ఉపాయాలేమిటి? అవి ఎన్ని రకాలు? అది ఉపశమించే తీరులు ఎన్ని అనే అంశాలను తీసుకోదలుచుకున్నాడు వశిష్ఠ మహర్షి. అంటే ఇప్పటిదాకా జరిగిన సిద్ధాంత చర్చను ఇక మెల్లిగా సాధనా మార్గాల చర్చల్లోకి మళ్లించదలుచుకున్నాడు. అందుకోసమే ఈ ఉపశమ ప్రకరణాన్ని ఆయన అందుకున్నాడు. ఇది 5000 శ్లోకాల ప్రకరణం. 1. కలం మెరుపు. వాల్మీకి మహర్షి గొప్ప కవితాశిల్పి. ఆయన వశిష్ఠుడి బోధనా ప్రవాహంలో వచ్చే మలుపును తన రచనలో అందంగా చూపించాడు. ఎలాగంటే, ఇప్పటికీ 10 రోజుల చర్చ జరిగింది. ప్రతిరోజూ పొద్దున సాయంత్రం ఉపదేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ 11వ రోజున మాత్రం వశిష్ఠ మహర్షి మధ్యాహ్నం ఆయసర్వ్ 1:12 సభ చాలించేశాడు. మళ్లీ రేపొద్దున కలుద్దాం అన్నాడు. వాల్మీకి కలం ఇక్కడో మెరుపు మెరిపించింది. ఇంతవరకు లేనిది ఆయన ఇప్పుడు వశిష్ఠుడి ఆహ్నిక కృత్యాలను, రాజుల అనుష్ఠానాలను, విశేషించి రాజపుత్రులైన శ్రీరామ సోదరులు ఆ మధ్యాహ్నము, ఆ సాయంత్రము కూడా చేసిన అనుష్ఠానాలను వివరంగా వర్ణించాడు. అందరితో కలిసి శ్రీరాముడు కూడా ఆ అనుష్ఠానాలన్నీ యథావిధిగానే చేశాడు. కాని ఆయన మనస్సు మాత్రం ప్రతీక్షణము వశిష్ఠుడి మాటలనే తలుచుకుంటోంది. ఎంత తదేకంగా ఆయన ఆ మాటలను తలుచుకుంటోందంటే, కరిణిం కలభో యథా. యవ్వనారంభంలో ఉన్న గున్న ఏనుగు ఆడ ఏనుగును తలుచుకున్నంత గట్టిగా తలుచుకుంటోందట. ఇక్కడ కలభ శబ్దానికి యవ్వనారంభంలో ఉన్న గున్న ఏనుగని చెప్పటమే సముచితం. మగ ఏనుగులు తదేక దృష్టితో ఆడ ఏనుగుల వెంటపడతాయనేది ప్రసిద్ధమేగదా. రాముడు కూడా అలాగే తదేక దృష్టితో వశిష్ఠుడి వాక్యాలను మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటూనే ఉన్నాడు. రాత్రి అయింది. మిగిలిన సోదరులకు పెందలాడే నిద్ర పట్టింది. కాని రాముడికి మాత్రం కంటిమీదికి కునుకైనా రాక మంచంమీద లేచికూర్చున్నాడు. ఆ బాలరాముడి ధారణ ఎంత గొప్పదో! మొదటి ప్రకరణం దగ్గర్నించి ఇప్పటివరకు వశిష్ఠ మహర్షి చెప్పిన ప్రతి విషయాన్ని అదే వరసలో ఒకసారి ఆవృత్తి చేసుకున్నాడు. ప్రతి విషయాన్ని తరచి తరచి చూసుకున్నాడు. అది చాలక తన సొంత మార్గంలో మళ్లీ తను కొంత తత్వ చర్చ చేసుకున్నాడు. కిమిదం నామ సంసార భ్రమణం కి మిమే జనాహ భూతాని చ విచిత్రాణి. కీ మాయాంతి ప్రయాంతి కీం సర్గా. శ్లోకం 14. ఈ సంసారం ఏమిటి? ఈ జనాలేమిటి? ఈ పంచభూతాలేమిటి? ఇవన్నీ ఎక్కడించి వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఎక్కడికి పోతున్నాయి? ఎలా పోతున్నాయి? ఈ విధంగా కొంత సొంత చర్చ అయినాక మళ్లీ వశిష్ఠుడి వాక్యాలను వరుస ప్రకారంగా, అధ్యాయాల ప్రకారంగా మనం చేశాడు. రాత్రి అలాగే తెల్లవారిపోయింది. తెల్లవారుజామునే రాజులను నిద్రలేపే మంగళవాద్యాలు మొదలైనాయి. శ్రీరాముడు ఎలాగూ లేచేవున్నాడు గనుక వెంటనే స్నానం చేశాడు. ప్రాతరనుష్ఠానాలన్నీ చేశాడు. ఆయన తమ్ముళ్ళు ఆయన్ను అనుసరించారు. అనుష్ఠానాలు త్వరగా పూర్తి చేసుకుని శ్రీరాముడు వశిష్ఠాశ్రమానికి వెళ్లాడు. ఈయన వెళ్లేసరికి ఆయన సమాధిలో ఉన్నాడు. శ్రీరాముడు దూరంగానే నిలబడిపోయాడు. పూర్తిగా తెల్లవారింది. చాలామంది రాజులు, రాజపుత్రులు, మునులు, మునిపుత్రులు అక్కడికి చేరుకున్నారు. దాంతో వశిష్ఠుడు సమాధి చాలించి అందర్నీ పలకరించాడు. ఆ తరువాత తన ఆశ్రమంలోనే బసచేసి ఉన్న విశ్వామిత్ర మహర్షిని వెంటబెట్టుకుని దశరథ సభకు రథం మీద బయల్దేరాడు. శ్రీరామాదులంతా ఆయనకు స్వాగతాలు చెబుతూ ముందు నడిచారు. అందరూ సభలో కూర్చున్నారు. దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని అనేక విధాలుగా కుశల ప్రశ్నలడిగాడు. మీరు మాట్లాడి మాట్లాడి అలసిపోతున్నారన్నాడు. ఆయన బోధనారీతిని స్తోత్రం చేశాడు. మంచి ప్రశ్నలు వెయ్యమని శ్రీరాముణ్ణి ప్రోత్సహించాడు. ఈ విధంగా ఈ 11వ రోజునాటి బోధదగ్గర ఆహ్నిక కృత్యాలను, అనుష్ఠానాలను వర్ణించడం మాత్రమే కాక శ్రీరాముడి మనన ప్రక్రియను కూడా విస్తారంగా వర్ణించడంలో కొన్ని ప్రత్యేక సూచనలున్నాయి. ఎంతటి వేదాంతనిష్ఠులైనా సరే, తత్వజ్ఞాన స్థిరులైనా సరే, శాస్త్రవిహితమైన నిత్యానుష్ఠానాలను మానరాదు అని వశిష్ఠ మహర్షి తన ఆచరణతో నిరూపిస్తున్నాడు. అలాగే తత్వాసక్తులైన సాధకులకు ఎంత వైరాగ్యం ఉన్నా, తత్వమననం మీద ఎంత శ్రద్ధ ఉన్నా, ఏ కాలానికి చేయవలసిన అనుష్ఠానాలను ఆ కాలంలో చేయక తప్పదు. ఈ విషయాన్ని శ్రీరాముడి ద్వారా కవి నిరూపిస్తున్నాడు. ఇకపోతే వశిష్ఠుడు ఆనాటి సాయంత్రం బోధ ఎందుకాపినట్టు? ఎందుకంటే తత్వబోధ వింటూ పోతే చాలదు, విన్నదానిని వంట పట్టించుకోవాలి, ఎప్పటికప్పుడు మననం చేసుకోవాలి, కొత్త ప్రశ్నలు లేవనెత్తుకుని తనే సమాధానం చెప్పుకుంటూ ఉండాలి. గురువైనవాడు దానికి సమయం ఇచ్చి తరువాత పాఠాలు చెప్పాలి. నిన్నటి వరకు సిద్ధాంత భాగ చర్చ జరిగింది. ఇక ఇవాల్టి నుంచి చెప్పుకున్న సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టించే అనుష్ఠాన భాగ చర్చ జరగవలసి ఉంటుంది. అందువల్ల వశిష్ఠుడు ఇక్కడ రాముడికి కొంత అధిక సమయాన్ని మననం కోసం వదిలిపెట్టదలచాడు. అందుకే బడికి ఒక పూట సెలవిచ్చేశాడు. ఇది మనం ఊహించి చెప్పుకునే మాటగాదు. వశిష్ఠుడే స్వయంగా చెప్పాడు. 11వ నాటి ఉదయసభలో దశరథుడు శ్రీరాముణ్ణి మంచి ప్రశ్నలు వెయ్యమని ప్రోత్సహించాడు. కాని వశిష్ఠుడు రాముడికి ఆ సావకాశం ఇవ్వలేదు. ఆయనే ప్రశ్నించటం మొదలుపెట్టాడు. కచ్చిత్ స్మరసి వాక్యార్థం పూర్వాపర విచారితం, కచ్చిత్ స్మరసి సర్వాసాం విభాగమరి మర్దన, వాక్యార్థశ్చాఖిల కశ్చిత్వయా రామ విచారితః హ్యస్తనస్య విచారస్య రాత్రా హృదినివేశితః. 4వ సర్గ 11వ శ్లోకం. ఆయసర్వ్ 3. రామ, నేను చెప్పిన మాటలన్నీ పూర్వాపర విచారణ చేసుకుంటూ స్మరించావా? నేను విషయాన్ని ఎన్ని రకాలుగా విభాగాలు చేశానో గుర్తు చేసుకున్నావా? నేను చెప్పిన వాక్యాల అర్థమంతా పూర్తిగా విచారణ చేసుకున్నావా? ఎటువంటి బోధ అయినా హృదయంలో మళ్లీ మళ్లీ మననం చేసుకున్నవాడికే ఫలితాలనిస్తుంది సుమా అన్నాడు వశిష్ఠుడు. అంతేగాదు, వశిష్ఠుడు కూడా తను ఏ వరుసలో విషయాలను చెప్పాడో విషయాలను సూత్రప్రాయంగా ఏకరువు పెట్టి ఇవన్నీ గుర్తున్నాయా అని రాముణ్ణి నిగ్గదీశాడు. అంతమాత్రమేగాక హ్యస్తనస్య విచారస్య రాత్రే హృది నివేశితః, ఏ రోజుకా రోజు నిన్న చెప్పిన విషయాన్ని ఆ రాత్రికి మననం చేసి హృదయంలో నిలుపుకున్నావా అని అడిగాడు. దీనిని బట్టి ఒక పూట బోధ ఆపటంలో వశిష్ఠుడి ఉద్దేశం ఏమిటో స్పష్టమవుతోంది గదా. శ్రీరాముడు వశిష్ఠుడి ప్రశ్నకు మంచి సమాధానం ఇచ్చాడు. అపాస్త నిద్రేణమయ వాక్యార్థే హృది చింతితః సర్గ 4 శ్లోకం 26 రాత్రల్లా నిద్రమాని మరీ మననం చేశానండి అన్నాడు.